86 ఉచిత్తోపాఖ్యానం. రామ, నీకో ఉపాయం చెబుతాను. ఈ మనస్సు ఎవరినుంచి పుట్టింది? దీని స్వరూపమేమిటి? ఇలాంటి గొడవల్లో నువ్వు ఎక్కువగా పడబోకు. నీ మనస్సును పరమాత్మ మీద లగ్నం చెయ్యి. సంయోజితం పరే చిత్తం శుద్ధం నిర్వాసనం భవేత్. తతస్థు కల్పనా శూన్యం ఆత్మానం యాతి రాఘవ. ఊర్ప్రడోట్సా 98 2. మనస్సును పరమాత్మ మీద లగ్నం చేస్తే ఆ మనస్సు పరిశుద్ధం అవుతుంది. అంటే దానిలోని వాసనలు తొలగిపోతాయి. వాసనలు పోతే అది ఇక ఈ ప్రపంచ కల్పనలు చేయదు. ఈ కల్పనలు లేకపోతే అది స్వస్వరూపమైన శుద్ధ చైతన్యమే అయిపోతుంది. రామ, ఈ చరాచర ప్రపంచమే కాదు, బంధమోక్షాలు కూడా మనస్సు మీదే ఆధారపడి ఉన్నాయి. దీన్ని నిరూపించేందుకు నీకు చిత్తోపాఖ్యానం అనే కథ చెబుతాను, విను. ఆయసర్ 135. ఒకచోట ఒక పెద్ద అడవి ఉంది. అది మైళ్లకు మైళ్ల వైశాల్యంలో ఉంది. అయినా చూస్తుంటే అణువంత చిన్నదిగా కనిపిస్తుంది. దాంట్లో క్రూరజంతువులేవీ లేవు. అయినా అది భయంకరంగానే ఉంటుంది. ఆ అడవిలో ఒక వింత మనిషి ఉన్నాడు. వాడికి 1000 చేతులు, 1000 కాళ్ళు, భయంకరమైన ఆకారం. వాడు 1000 చేతుల్లోనూ 1000 దుడ్డుకర్రలు పట్టుకొని తన వీపుమీద తనే బాదుకొంటున్నాడు. ఆ బాధకు తట్టుకోలేక తనే పరుగులు తీస్తున్నాడు. పరుగెత్తి పరుగెత్తి ఆ అలసటకు తెలివి తప్పి పడిపోతున్నాడు. ఒక్కొక్కసారి చీకటి బావిలో పడిపోతున్నాడు. ఆ పాటుకి మూర్ఛపోతున్నాడు. కొంతసేపటికి తెప్పరిల్లి లేచి దేక్కుంటూ ఒడ్డుమీదకి వచ్చి మళ్లీ తన వీపుమీద తనే బాదుకొంటూ పరుగులు తీస్తున్నాడు. ఈ మాట ఒక చల్లటి అరటి తోటలోకి వెళ్లాడు. వెళ్లినవాడు అక్కడ ఉండక మళ్లీ వెనక్కు తిరిగి వచ్చిన దోవనే పరుగులు తీశాడు. మళ్లీ నూతిలో పడ్డాడు. మళ్లీ లేచాడు. మళ్లీ మరో పక్కకు పరుగులు తీశాడు. ఈ మాట మంచి నీడగల చెట్లల్లోకి పోయాడు. అక్కడో బావిలో పడ్డాడు. మళ్లీ లేచి మళ్లీ తనను కొట్టుకొంటూ అరటి తోటలోకి, పాడుబావిలోకి, చెట్ల నీడలోకి ఆపులేకుండా పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఒకరోజున ఆ పరుగులు నా కంటపడ్డాయి. వీడికి మతి ఉందా పోయిందా నాకు అర్థం కాలేదు. కొంతసేపు ఆలోచించి చివరికి నేనే వాడి దారికి అడ్డం వెళ్ళి వాణ్ణి పట్టి బలవంతాన నిలబెట్టి, ఎవడివిరా నువ్వు, ఎందుకురా నీకీ పరుగులు అని అడిగాను. వెంటనే వాడు వలవలా ఏడుస్తూ నన్ను తిట్టసాగాడు. తిడుతూ తిడుతూ వాడిలా అన్నాడు, నేను ఎవడ్డీ కాదు. నేను ఏమీ చేయడం లేదు. నువ్వు నన్ను చెడగొట్టావు. నువ్వు నాకు శత్రువువి. నువ్వు నన్ను చూడంగానే నేను సుఖానికి, దుఃఖానికి గూడా పనికి రాకుండా పోయాను. వాడిలా మాట్లాడుతూ ఏడుస్తూ ఉండగానే వాడి అవయవాలు క్రమక్రమంగా రాలి కింద పడసాగాయి. మొదట వాడి తలపడ్డది, తరువాత చేతులు రాలిపోయాయి, ఆ తరువాత ఛాతి, ఆ తరువాత పొట్ట కింద పడ్డాయి. ఇవిలా రాలుతున్న కొద్దీ వాడు ఏడుపు తగ్గి నవ్వసాగాడు. అవయవాలన్నీ రాలిపోగానే సంతోషంగా ఎటో వెళ్లిపోయాడు. నేను ఆశ్చర్యపోయి నా దోవన 4 అడుగులు ముందుకు వేశానో లేదో ఇందాకటిలాంటి వాడే మరొకడు కనిపించాడు. వీడి పద్ధతి అచ్చం ఇలాగే ఉంది. నేను ఆశ్చర్యపోయి వాడుక పాడునుతిలో పడబోతుండగా పట్టుకుని ఆపి ఇందాకటిలాగానే నేను ప్రశ్నలు వేశాను. వీడు నన్ను నానా తిట్లు తిట్టాడు. నా మాటలు పూర్తిగా వినకుండానే నీ విధవ బోధలు నాకు వద్దు అని అరుస్తూ మరో పక్కకు పోయాడు. నేను అడవిలో అలాంటివాళ్లను వేలమందిని చూశాను. అందరికీ ఇలాంటి బోధలే చేశాను. వాళ్లల్లో కొందరు నా మాటలు నిదానంగా విన్నారు. వాళ్లకి మిథ్యాదేహం తొలగిపోయి ఆనందంగా వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు నా మాటలు పట్టించుకోలేదు. కొందరు బావుల్లో పడ్డారు. కొందరు అరటి తోటల్లో పడ్డారు. కొందరు చెట్ల నీడల్లో పడ్డారు. మళ్లీ పరుగులు తీస్తూనే ఉన్నారు. రామ, ఆ అడవి అలాగే ఉంది. ఆ మనుషులు ఇప్పటికీ అలాగే ఉన్నారు. నువ్వు కూడా వాళ్లను చూశావు కాని చూశానని గుర్తుపట్టలేకుండా ఉన్నావు. ఆయ్సర్ 136.